అంగిరసాం కోష్ఠః విప్రా మాధు ప్రజా పరిష్కృత ఆయం దా సో ఇందా సంగాయ పాయుప్రాయ సమా వయం సదా ఆవృచంద్రవణం శివాయ సంభరణాయ సో వక్రమో హరి తామభ్యనా అభిధేనాయే ఆదిశ్రా సోమాయ దేవాయ తస్మిర్వాయ దివే దివాయ కోషాదాయిరా స్వాహ నకో భక్వాయో అశ్వాహ్రియా తందరే ఉపా